ప్రాక్షాన్యేషమాగుంసంధ్వందే ఇంద్రియాయ కర్మణే దేవసజ్జాయ అవధోతకుం రక్షోవధూత అరాతజోదిత్యాస్తగసి ప్రతిత్వా పృథివీరేత్వశవణమశివానస్పత్యం ప్రదిత్వాదిత్యాస్వగ్నేస్తనోరసి వాచో విసర్జనం దేవమేతజయత్వా గృహాన్యదృఢశివానస్పత్యస్థిదం దేవేభ్యో హవ్యకం సుశమిషమిష్మేషమావతోర్జమావద్యుమద్వదత భయగం సంఖ్యాతం జేష్ణవర్షవృద్ధమసి ప్రతిత్వా వరుషవృద్ధం వేత్తు పరాభూతకం రక్ష పరాభూత అరాతజో రక్షసాం భాగోసి వాయుర్వామివినక్తుమేవస్తమిదాహిరంగవాణి ప్రతిగృహాదు అవసోతకం రక్షోవసూత అరాతజోదిత్యాస్తగసి ప్రతిత్వా పృథివీవేత్వశకం ఖనిరసి ప్రతిత్వాదిత్యాస్త్వగ్వేత్వషణాసి పర్వత్యా ప్రతిత్వా జలస్కం భనర్వేత్వషణాసి పార్వదే ప్రతిత్వా పర్వతర్వేత్తు దేవస్తత్వాసవిత ప్రసవేశ్వినోర్బాహుభ్యా పామి ధాన్యమసి దేవాన్ ప్రాణాదత్వా బాణాదత్వా వ్యానాదత్వా దేభ్యామను ప్రసిద్ధిమాయుషేధాన్ దేవోవస్తమిదాహిరణ్యపాణి ప్రతిగృహాతు ధష్టిరసి బ్రహ్మయచ్చాపాగ్నిమాదంజిష్క్రౌజాజగం సేథాదేవజం బాణద్దగ్ధకం రక్షో నిర్దగ్ధ అరాతరా ధ్రువమసి పృథివేం త్రిగంహాదృగం భాజాగం హసజాదాస్మై యజమానాజమల్యోహత్రమస్యంతరిక్షంద్రగంహ ప్రాణంద్రగంహాపానంద్రగం హసజాదాస్మై యజమానాజపర్యోహరుణమసి దివం దృగం హచక్ష ృగం హ్రాత్రం దృగం హస జాతస్మై యజమానాజమర్జోహర్మాసి దిశోదృగం హజోణిం దృగం హజాంద్రగం హస జాతస్మై యజమానాజమర్జోహచితస్థ ప్రజామస్మై అజిమస్మై స జాతస్మై యజమానాజమర్జోహృగోణామంగిరసాంతపసాద్యాని ఘర్మే కపాలాన్యపచిన్వంది వేధసః ఓష్ణస్థాన్యవ్రతయంద్రవాయోమివంచతా సంబపామి సమాపో అద్భిరగ్మద సమోషధ జోరసేణసగం రేమతే జగతే ధర్మసమతేర్మసమతేభ్యస్రజ్యర్థమద్భ్య పరిప్రజాస్తమద్భ్యప్రజ్యమందనజత్యే సంయోగ్యజ్ఞేత్వాగ్నేశోమాభ్యాం మఖస్తశిరోసి ధర్మాసి విశ్వాజురుప్రసస్వోదే జజ్ఞపద ప్రసతాన్ వసంగృహేష్ాంతరితగుం రక్షోం అరాతజో దేవస్వాసవితాష్టపజువర్షిష్ఠే అధినాచే బనుభం మాతిథాగ్నే హవ్యగం రక్షస్వసం బ్రహ్మణా రక్షస్వై కృతాదస్వాహ ఆదరగింద్రస్య బాహురసి దక్షిణస్సహస్రభిష్టశతేజావాజుదశ్రీమతేజపృథివిదేవజన్యోషధ్యాస్తేమూలం మాహికం శిషమవహతోరరు పృథివ్యై భుజంగచ్చగోస్థానం వర్షదు ప్రధానదేవ సవిత పరమస్యాం పరామదిశతేన పాశైర్యోస్మాన్ వేష్టిరం చ భజన్ విష్మస్తమతో మామౌగపహతోరరు పృథివ్యై జగజన్యే భజం గచ్చగోస్థానం వర్షదు తేజ్యోర్వధానదేవ సవిత పరమస్యాం పరామతి శతేన పాశైర్యోస్మాన్ వేష్టిరం చ భజం విష్మస్తమతో మామౌగపహతోరరు పృథివ్యా అదేవజనో భుజం గచ్చగోస్థానం వర్షదు తేజ్యోర్వధానదేవ సవిత పరమస్యాం పరామతి శతేన పాశైర్యోస్మాన్ వేష్టిరం చ భజం విష్మస్తమతో మామౌకరస్తే దివం మాస్కానవసవస్థా పరిగృహంతు గాయత్రేణ ఛందసా రుద్రాస్థా పరిగృహంతు త్రయశ్లుభేణ ఛందసా దిత్యాస్థా పరిగృహంతు జాగతేణ ఛందసా దేవస్య సవితుస్తవే కర్మ గృహ్వంతి వేధస నమస్య రసద నమశ్రీరశ్రీరసి అసి స్వధా అశ్చుర్వే చాసి వస్వే చాసి పురాక్రోర పరస్కరసర్పోరప్సింహాయ పృథివేందేరదానవ్యానైరగన్ చంద్రమసస్వథాధిస్తాంధీరాసో అమృశ్యజంతే ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టా అరాతయోర్నేర్మస్తేజన తేజసానిష్టపామి గోష్ఠం మా నిర్మక్షం వాజితం వాసమత్న సాహకం సంవాధివాచం ప్రాణం చక్షుశ్రోత్రం ప్రజాయోనిం మా నిర్మక్షం వాజనే వాసపత్న సాహేకం సంవాధ్యాశానాదౌ మనసం ప్రజాగం సౌభాగ్యంతమో అగ్నేరనవ్రతూత్వా సన్నక్షేషుటాజకం సుప్రజసస్వాజకం సుపత్నేరుపసేది అగ్నే సపత్నదంభనమదద్ధాసోదరాభ్యం ఇమం విశ్యామి వరుణస్ పాశైల్యమపత్నేత సవిత సుకేత ధాతుశ్చోనౌ సుకృతస్ లోకేశ్యోనం మే సహ పత్యాకరోమి సమాజుషాసం ప్రజయా సమగ్నే వర్తసా పునః సంపత్నే పద్యాహం గచ్ఛే సమాత్మానుభామమా మహీనాంబరోస్యోషధే నాగం రసస్తస్తే క్షీణమాణస్య నిర్వపామి మహీనాంబరోస్యోషధే నాగం రసోదభ్యేన ద్వాచక్షుషా వేక్షేష ప్రజాస్వాజతేజోజతేజోనుక్తేష్యగ్నిస్తేజో మా వినైదగ్నేర్జిహ్వాసి సుభోర్దేవానాం భామ్నే దేవేభ్యో యజుషే భవ శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్తమిత్మనాత్మచ్చిద్రేణ పవిత్రేణ వసోస్ రశ్మిభిః శుక్రం వా శుక్రాయాే దేవేభ్యో యజుషేజుషే గృహామి జ్యోతిస్వాజ్యోతిష్యర్చస్వాజ్యషిధామ్నే దేవేభ్యో యజుషేజుషే గృహామి కృష్ణాఖరే స్వాహరిహిరసి శుద్ధ స్వా స్వాహ దివేత్వాంతరిక్షా పృథివ్యై స్వధాభ్యవోర్ధవరిహిషభ్యవోర్జా పృథివేం గచ్చర విష్ణోస్తోపోస్ోర్ణామి స్వాధస్థం దేవేభ్యో గంధర్వోసి విశ్వావసరు విశ్వస్మాదేశతో యజమానస్ పరిచిరిణదేక్షిణో యజమానస్ పరిచిరిణదేడితో మిత్రావరుణోత్తరత పరిసత్తాం క్రమేణ కర్మణా యజమానస్ పరిచిరిణదేడిత సూర్యస్వా పురస్తాశ్రితమిషస్వాగమేమంతకం సమిషేమక్యగ్నే బృహంతమధ్వరే విశోయంద్రే స్థోపసో నాగం రుద్రాణామాదిత్యాగం సదసి శీలజుహోరుపృతృవాసి సదసి చేతా అసదన్ స్మృతస్య లోకేతా విష్ణో పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి మాయజ్ఞనిజం భవానాశ్రి ప్రథస్వాజ్ఞేయస్తరితం నమః జుహ్వేష్యగ్నిస్వాహ్వయతి దేవయజ్జాయా ఉపభృజేహి దేవస్వా సవితాహ్వయతి దేవయజ్జాయా అగ్నా విష్ణు మా వామవక్రమిషం విజిహాసా మా మా సంతాప్తం లోకం మే లోకృతౌ గృణతం విష్ణోస్థానమసీత ఇంద్రో అగుణోద్వీర్యాణి సమారభ్యోర్ధ్వోరభ్వదోతి విస్పృశమకృతో యజ్ఞో యజ్ఞపదేంద్రావాన్ స్వా దుశ్చరితాసుచరిత భజమఖస్య శిరోసి సంజ్యోతిషా జ్యోతిరంగా వాయస్ మా ప్రసవేణోగ్రాభేణోదగ్రభీత్ అథాపద్మాగుం ఇంద్రో మే నిగ్రాభేణాధరాగుం మగః రుగ్రాభం చ నిగ్రాభం చ బ్రహ్మదేవా అవేవృథన్ అథా సపత్నానింద్రాగ్నే మే వశోచేనాశుభ్యస్వారుద్రేభ్యస్వాదిత్యేభ్యస్వాత్మకం విహాణాభియం దుమయః ప్రజాయోమాక్షమాప్యాయంతామాపవోషధజ మరుతామృతయస్థిమంగతో నో వృష్టిమేరయా ఆయుష్పా అగ్నేశ్యాయం మే బాహిచక్షుష్పా అగ్నేశిచక్షుర్ మే బాహిధ్రువాసిజం పరిచం పల్యధత్తా అగ్నేదేవ పణిభిర్వీయమాణ అంతరేతమనుజోషం ఫలామినే దేశత్వదపచేతజాతైర్యజ్ఞస్య వాసముపసమితమున్నయజ్ఞశ్రావభాగాస్థేషా బృహంత ప్రస్తరేష్ఠాభక్తిషజశ్చ దేవాహిమాం భాషమభివిశ్వే గృణంత ఆసద్యాస్మిన్ బలిషిమాదయధ్వమగ్నేర్వామపన్నగ్రహస్య సదసి తాజయామి సుమ్నాజ సుమ్నిని సుమ్నే మా ధత్తం ధురి ధుర్యౌ పాదమగ్నే దబ్ధాయోషేతదనో పాహి మాద్యదివ పాహి ప్రసిద్ధ్యై పాహి దురిష్ట్యై పాహి దురగ్నమ్యై పాహి దుశ్చరితాదవిషన్న పితం కృణు సుఖదాయో నిగ్స్వాహా దేవాగాదివిదో గాతుం విత్వాఘాతుమితమనసస్వదరిమన్నో దేవదేవేషు యజ్ఞగ్స్వాహా వాచి స్వాహా వాదేవా భావామింద్రాగ్నే ఆహువద్భ్యాఘారాధర సహమాదయ్యై ఉభాగాతానా విశాఖం రజేనాముభావాజస్య సాదజే హువేవా అశ్రమగుంధి భోరిదావత్తరా వాం విజామాదురుధవాఢా స్యాలాత్ అథా సోమస్య ప్రగతే యువద్భ్యామింద్రాగ్నే స్తోమం జనయామి నవ్యం ఇంద్రాగ్నేన పతిం పురో దాసపత్నే రథోనుతం సాగమేకేన కర్మణా శుచిన్నస్తోమన్నవ జాతమద్యేంద్రాగ్నే వృత్రహణా జుషేథా ఉభాహి వాగం శుభవాచోహమేమితా వాచకం సత్యపుషతేష్టా వయముద్వాపథస్మతే రథం న వాజసాదయే ధిరే పోషన్ నయుధ్మహే పథస్పథ పరిపతిం వచస్యాకామేన కృతో అభ్యానకర్కం సనోరాసచ్చంద్రాగ్రాధిజం ఖిలగం శేషథా దిగ్భూషా క్షేత్రస్య పదనా వజగం ఖిజేన వజజామసే రామశ్వం పోషయిత్మాసనో మృడాదీదృశే క్షేత్రస్య పదే మసుమందమోర్మ్యంధ్యర్నిపజో అస్మాసు సూక్ష్మ వసుశ్రుతం ఘతమి వసుపోతమృతస్య నఃపతయో మృడయంతు అగ్నేనగ సుపథారాజే అస్మాన్ విశ్వాని దేవ భజునాని విద్వాన్ యోధ్యస్మద్యుపురాణమే నోపోయేనముక్తిం విధేమ ఆ దేవానామ పిబంధామగం భజక్షక్రవామదలను ప్రబోఢుం అగ్నిర్విద్వాన్క్షాక్షోతాసోత్మరాక్షల్పయాని యద్వాహిష్టందదగ్నే బృహదచ్చ విభావసో మహిషేవత్వద్రయస్త్వద్వాజాగుదీరే అగ్నేత్వం పాలయానర్యో అస్మాన్ స్వస్తి ఫిలతి దుర్గాణి విశ్వా ఓష్య పుచ్చే బహులాన పూర్వే భవాతోకాయతనజాగశయోగ్నేవ్రతపా అసి దేవ ఆమత్యేష్వాయ్యేద్యద్వయం పమిదామ ప్రదాని విదూషాం దేవాదిస్తరాసేష్టద్విశ్వనా ప్రణాది విద్వాన్ దేవాగం మృతుభిః కల్పయామి ఆపవందంతు జీవసేర్ఘాయవర్త సమోషేత్రాయస్మై నగ్స్వధితేమై నగుంసేర్దేవశ్రోహేతాని ప్రపదే స్వస్త్యుత్తరాణ్యశీలాప అస్మాన్ మాతర సుంధంతు ఫిరేన నాభితపునంతు విశ్వమస్మత్ప్రవహంతు రిప్రముదాభ్యశుశిలాపూతే విశోమస్ ననోరసి ననువం మే మాహిమహీనాం వయోసి వర్చోధా అసి వర్చో మయిధే రుద్రస్ గణేన కాచ అతిచక్షుష్పా అతిచక్షుర్మేవాహి చిత్పదిస్వాపునాదు వాక్పదిస్వాపునాదు దేవస్వా సవితా పునాత్మచ్చద్రేణ పవిత్రేణ వసోస్వరస్మిస్తస్య పవిత్రపదే పవిత్రేణ యస్మైకం పునే దక్షకేయమావో దేవాస దేమహే సత్యధర్మాణో అధ్వరే యద్వో దేవాస ఆగురే జగ్నిదాసో హవామహవింద్రాగ్నేద్యావామిషిభే ఆవపోషధే స్వం దేక్షాణామధిపతిరసి అమాసంతం వాహి ఆగోచే ప్రయుజేగ్నదే స్వాహా మేధాయై మనసేగ్నదే స్వాహా దీక్షాయై తమసేగ్నదే స్వాహా సరస్వత్యై పూష్ణేగ్నదే స్వాహా పోదేవేర్బృహదేర్విశ్వసంభువోద్యావామిషిమే పూర్వంతరిక్షం బృహస్పదన్నా హవిషాముషా దుస్వాహా విశ్వే దేవస్ నేతర్మర్తో గణేత సఖ్యం విశ్వే రాజకి శుద్ధ పుష్యసే స్వాహక్షామయో శిల్పే స్థస్తే భామాన భేదే మాపాకమాస్యోదృశిమాం శిక్షమాణస్ వక్రతుం వక్షం వరుణ సగం శిశాధియయాది విశ్వాదవిధాదరేమశకర్మాణమధినామగం రుహేమోర్గస్యాంగిరస్యోర్ణం రథాభూర్జం మే గచ్చ పాహి మామాహిగం శేర్విష్ణోః శర్మాసి శర్మ యజమానస్య శర్మ మే గచ్చ నక్షత్రాణాం వాదేవాసాత్ పాహేంద్రస్య జ్యోతిరసి మామాహిగం శే కృష్యేత్వాసస్యాది ేభ్యస్వోపస్థా దేవోమనస్పతిర్ధోమా పాహ్యోదృశస్వాహారజ్ఞం మనసా స్వాహాద్యావాపృథివేభ్య స్వాహోరోరంతరిక్షాత్ స్వాహారజ్ఞం వా తాదారభే దైవేంభిరం వనామహే సుమృడే కామభిష్టదేవచ్చోతాయజ్ఞవాహసం సుమారాణో అసద్వశే ే దేవా మనోజాతా మనోజుస సుదక్షా దక్ష విదారస్తేన పాంతులే నమ బంధులేభ్యో నమస్తేభ్య స్వాహాగ్నేత్వగుం సుజాగృహి భజగుం సుమంది శ్రీమహి గోపాయన స్వస్తయే రుధేన పునర్దదః మమగ్నే వ్రతవా అసితే మహామత్వేష్వాజ్ఞేష్ విశ్వే దేవా అభిమామావృత్రం దోషా సన్యాసో మోరాధసా దేవస్వితారసోర్మసుదాస్వేదత్సోమా భోజా ఫలమా వృణం భూర్జా విరాధిమాహమాజుషా చంద్రమసి మమ భోగాయ భవస్త్రమసి మమ భోగాయ భవోస్రాసి మమ భోగాయ భవహయోసి మమ భోగాయ భవసాగోసి మమ భోగాయ భవమేషోసి మమ భోగాయ భవభాజమే ఆవరుణాయ పాణ్యదిత్యైత్వాదేవీరాపో అపార్ణపాద్యగోర్మిరహవిష్టమింద్రియావాన్మదింతమస్తం వోమావక్రమిషమచ్ఛిన్నంతం పృథివ్యా అనుగేషం భద్రాగభిష్టేహి బృహస్పతి పురజేతాతే అశ్వథేమవస్యమన పృథివ్యాలే శత్రోం గృణి సర్వేదలేదమగన్మదే వ్యజనం పృథివ్యా విశ్వే దేవాగదసంతమోర్వరక్షామాభ్యాం యజుషా సంవరంతో రాజస్పోషేణ సమిషామదేమ ఇయం తే శుక్రతనోరితం వర్జస్తజా సంభవభ్రాజం గచ్చజోరసి నిరామణకాయుష్కావిష్ణవేదస్యాస్తే సత్రసవసక్రసవే భాసోజం రమశీరస్వాహ శుక్రమస్య మృతమసి వైశ్వదేవగం భవిస్వరుజస్య చక్షురారుహమగ్నే రక్షణేని కాయ్యదేతసే ధిరీరసే భ్రాజమానో విపస్థితా శిరసి మనా సుధీరసి దక్షిణాసి జగ్నిజాసి క్షత్రి ేష్ణేతానస్సు ప్రాచే సుప్రదేశే సంభవమిత్రస్వాపతిబధ్నాదోషాధ్వన పాత్రింద్రాయాధ్యక్షాయానుమాతామన్యతామనుపితాభ్రాదాసగర్భోనుసఖాసోచ్చా దేవి దేవచ్చేంద్రాజసోమగం రుద్రస్వాత్తరదు మిత్రస్తవసా స్వస్తి సోమసఖా పునరే సహరయ్యా రుద్రాస్తిరస్ శుక్రాసి చంద్రాసి సందృశిమాహగం రాజస్పోషేణ వియోషం అగుంశునాదే కవిక్రతుమర్చామి సప్తసవసగం రత్నధామధిప్రియం మలిమూర్ధ్వాయ శ్యామదీర్భాజిద్యుదత్సవే మణిహిరణ్యపాణిరమిమేత శుక్రతః కృపాసు వః ప్రజాభ్యస్వా ప్రాణాయత్వా వ్యానాయత్వా ప్రజాస్వమను ప్రాణిః ప్రజాస్వామను ప్రాణంతో సోమంతే త్రీణామ్యోర్జస్వంతం వయస్వంతం వీర్జావంతమభిమాదిశాహగం శుక్రంతే శుక్రేణ క్రీణామి చంద్రం చంద్రేణామృతమృతేన సంయత్తే గోరస్మే చంద్రాణి తపసస్తనోరసి ప్రజాపతేర్వర్ణస్తస్యాస్తే సహస్రపోషం పుష్యం చాశ్చ నమేణ పశునా క్రీణామ్యస్మే బంధుర్మయతే రాజశ్రయంతామస్మే జ్యోతిస్వామ విక్రయుషి తమో మిత్రమే సుమిత్రధాయింద్రస్యోజమాపి సదక్షిణముషన్ ముషంతగ్గస్యోనస్యోనగ్గస్వానగ్రాజాంధారేంభారే హస్తసుభస్తృశానవేదేవ స్వమక్రయణాస్థాన్రక్షత్వం మావోదభన్ ఉదాజుషా స్వాజుషో దోషే భాగం రసేనోత్పర్జన్య శుష్మే నోదస్థామృతాగం అను పూర్వంతరిక్షమన్వేహ్యదిత్యాస్తదోస్యదిత్యాస్తద ఆశీలాస్తభ్యాద్యామృషభో అంతరిక్షమమిమేదవరిమాణం పృథివ్యా ఆశీరద్విశ్రాభువనాని సమ్రాద్విశ్వేత్తాని వరుణస్య వ్రతాని వనేషువ్యంతరిక్షం తదా నవాజమర్వత్సవయో అగ్నిజా సుహృత్సుకృతం వరుణో విక్ష్వగ్నిం దివసోర్జమదథా సోమమద్రావదుత్రం జాతవే దశం దేవం వహంతి కేతవశ్వాజసూర్యం పుస్తాేదం ధోరుషావనశ్రో అవేరహణో బ్రహ్మచోదనౌ వరుణస్య స్కంభనమసి వరుణస్య స్కంభసర్జనమసి ప్రత్యస్థో వరుణస్య పాశః ప్రత్యవస్వభువస్పదే విశ్వాన్యభిధామాని మాత్వరి భరేమి ధన్మాత్వరిబంధినామి ధన్మాత్వృకా అఘాయ భోమాగం భర్వ విశ్వావసలాదఘచ్చేనో భూత్వాబలాజమానస్య నో గృహే దేవైస్వగ్స్కృతమానస్య స్వస్తిగన్యస్య విబంధామగస్మహే స్వస్తి గామహేహజ్ఞరిద్విషోణక్తిబిందదేవసు మహోదేవాయతృతం సపర్యతూరే దృశే దేవజాయ కేతవే దివస్పుత్రాయసూర్యాశం సదవరుణస్య స్కంభనమసి వరుణస్య స్కంభదజ్జనమస్సున్ముక్తో వరుణస్య పాశః అగ్నేరాధిక్షమసి విష్ణవే త్వా సోమస్యాధిక్షమసి విష్ణవే త్వాధిక్షేరాధిక్షమసి విష్ణవే త్వాగ్నే ద్వారాజస్పోషదాన్మే విష్ణవే త్వాశ్వేనా సోమభృతే విష్ణవే త్వాజాతే ధామాని హవిషాగజం దితాదే విశ్వాపరి భూరస్తు యజ్ఞం గయస్థాన ప్రదరణ సువీరో వీర ప్రసరా సోమదుల్యానదిగ్రా సద ఆసేదవరుణోసి సుతం వ్రతో వారుణమసి సంయోర్దేవానాగం సఖ్యాన్మా దేవానామవసిత్ స్మహ్యాపదయే త్వా గృహామి పరిపదయే త్వా గృహామి తమోనప్తే త్వా గృహామి సాక్వరాయ త్వా గృహామి సఖ్మన్నో జక్షాద్వారాంధామి భక్తమస్తనాధిష్టం దేవానామోదాభిషస్తిపానభిషస్తేన్యమను మే దీక్షాం దీక్షాపజన్మన్యతామనతపస్తపస్వతిరంజసా సత్యముపదేశకం సుదితే మాధా పుంసురగంసస్తే దేవ సోమాప్యాయతామింద్రాయకథనవిదాదుఖ్యమింద్రప్యాయతామాప్యమింద్రాయ ప్యాగస్వాప్యాయసఖేన్యామేధయా స్వస్తి తే దేవ సోమ సుత్యామశీలేశ్వరాయ ప్రేదే భగాయ ప్రమృతపాయుభ్యో నమో దివే నమః పృథివ్యాగ్నే పృథపతే త్వమృతానాం మృతపతిరసిజా మమ తనోరేషాసాత్మజిజాతవతనోరిజగం సామజి సహనౌ మృతపదే ప్రతినాహార్వదా నిజాతే అగ్నే రుద్రజాతనోస్తయానక్పాహితస్యాస్తేస్మా ేషమవతాన్మాసిమవతాన్మాసిం విజయరగ్నిర్నభో నామాగ్నే అంగిరోజోస్యాం పృథివ్యామశ్చాదృషాణాం నామయజ్ఞజంతేన ద్వాదశేగ్నే అంగిరోజోద్వితీయస్యాం తృతీయస్యాం పృథివ్యామశ్చాదృషాణాం నేహయత్రేనాధృష్టన్నామయజ్ఞజంతేన ద్వాదశే ృథస్వరుజ్ఞపజ్రసతాసు దేభ్యశ్వంభస్వ దేభ్యశ్వంభస్నేంద్రభోషస్వసభ్య ృగంభాక్షిదస్యంతరిక్షృగంభాక్షిదశివం మృగంభాగ్నేర్భస్మాశమసి యుంజతే మన ఉదయుంజతే ధిలో విప్రా విప్రస్ బృహతో విపస్థిత విభోద్రాదధేమలి భావిలే గజన్మహీ దేవస్తక విదుఃపలిష్టు సుభాగ్నేదుర్భాగం నామదే వశ్రుతౌ దేవేష్వాఘోషే సామానో వీరోజాలతాంగం మన్యాలగం సర్వే ముజేవామయోపహూణామ సద్వశీ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమోఢమస్య పాగం సురగిరాపతిధే నుమదే భూతకం సూర్యపతి మనవేయశస్యే యస్కభ్రాద్రోదశే విష్ణురేతే దాధార పృథివే మహితో మయోఖే ప్రాచే ప్రేతమధ్వరం కల్పయంతే కోర్ధ్వైరజ్ఞం నగతం మాజే స్మరతమత్ర మేధాం వష్మన్ పృథివ్యా దివో వా విష్ణుభుత వా పృథివ్యా మహో వా విష్ణుభుత వాంతరిక్షాధస్తో గుణస్వ బహు సర్వ సంజైనా ప్రయచ్చ దక్షిణాదోద సంజాత్ ేజాని ప్రవోచయ పాక్షిపాని విభమైన జాగం సుజోస్తరగం సుధస్థం విచక్రమాణస్ేధోరుగాయో విష్ణోరనాటమసి విష్ణో పృష్టమసి విష్ణోస్్యత్రే విష్ణోస్ోరసి విష్ణోమసి వైష్ణవమసి విష్ణవే త్వా ణష్పాద ప్రసిద్ధ పృత్వేంగాహిరాజేవామపాగం విభేదేమను ప్రసిద్ధిందో నామాస్తాదివిధ్యరక్షసస్తపిష్టై తవ భ్రమాస ఆశుయాపదంజనస్పృశి శతాశోషిచాన తపో విశ్యగ్నే జుహ్వాపతంగాన సందితో విసృజ విశ్వగుల్కా ప్రతిస్పశో విసృజతోర్మిమో భవ బాజుర్విశో అస్యా అదగ్ధ యో నో దూరే అఘశకం సోజో అంత్యగ్నే మాకృష్ణే వ్యశిరాజ ధర్షే ఉదగ్నే స్థ ప్రత్యాతనుష్వన్యమిత్రాగం రోషతాగ్మహేతే యో నో అరాచకం సమితాన చక్రేణీచాతం భక్ష్యత సన్న శుష్కం ఓర్ధోథవ ప్రతిభిధ్యాస్మదా విష్కృణుష్వదే అవస్థిలాతనుషజాజూనామిమజామిం కరుణే శత్రూన్ సరేజానాజసుమలింగమిచ్చదే బ్రహ్మణే గాతుమైరత్ విశ్వాహాంగస్మై సుమినాని రాజోగ్యుమ్నాన్యో విదురో అభిజ్ఞోరగ్నే అస్తు సుభగస్సు దానుర్యస్వా నిత్యేన హవిషాయ ముక్షైః విప్రేషతి స్వ ఆలిషతు రోణే విశ్వేదస్మై సుజినాసా సదిష్టిః పచ్చామిదే సుమతింఘో శర్వాక్షుందే భావాతా జనతామియంగీ స్వస్వాహాత్వాసురథామర్జతే మాస్మే క్షత్రాణి భారతేన మద్యూన్ ఇహ ద్వాభోర్జాచరేతు పద్మం దోషావస్తగ్నే దివాగం సమర్జూన్ క్రీడంతస్వా సుమనసస్తపే మాభిర్జుమ్నాతః శివాగం సోజనానాం యస్వాస్వస్వస్తి హిరణ్యో అగ్నముపజాదివసుమతారథేన తస్యత్రాతాభవతి తస్య సకాజస్త ఆదిక్ష్యమానుషద్విజోషత్ మహోనుజామి బంధుతావచోభిస్తన్మా పితుర్గోతమాదిన్ విజాయ త్వం నో అశ్వవసస్చిగిద్భ్యుషోదరిదవిష్ఠసుక్రతోదమోనాః అశ్వప్నజస్తరణజస్కృషేవాకతంద్రాసో మృగా అశ్రమిష్ఠాః ఏ వాయవస్వద్భ్యగంజోనిషద్యాగ్నేతవనఃపాంతమూర ఏ వాయవో మామతేజం తే అగ్నే పశ్యంతో అంభంతు వితాదరక్షన్ నరక్షతాన్ సుకృతో విశ్వమేధాదిక్షంతయద్విమోనాః దేభో వరాబలగం సధన్యస్మోదాస్తమక్రణేత్యశ్యామవాజాన్ ఉభాషకం సాసౌలసత్యతాగమక్రయాణ నయాదే అగ్నే సమిధామిధమత్రిస్తోమగం సస్యమానం విభాయ దహాససో రక్షస పాహ్యస్మాం గృహో నిజో మిత్రమహో అవద్యాద్ రక్షోహణం వాజినమాదిధర్మి మిత్రం రసిష్టముపజా విశర్మ శిశానో అగ్నక్రతుభిస్ సమిధస్సనో దివాసరిషః పాదునక్తం నిర్జ్యోతిషా బృహతాభాగ్నిరామిర్విశ్వానిర్ణుదే మహిత్వా రాదేవేర్మాయా సహతే దురే వాశిశీతే శృంగే రక్షసే వినిక్షే ఉత స్వానాసో దివిషం భగ్నే స్తిగ్మాజుభా రక్షసే హంతవాహు మదే శిరస్య ప్రణుజం దిభా మానవలం దే పరిపాసో అదేవీ ప్రసవేష్మాహస్తాభ్యాజసి పరిలిఖితం రక్ష పరిలిఖిత అరాజమిదమహం రక్షసో గ్రీవా అభిగందామిస్మాజం చ భజం విష్ణుదమస్త గ్రీవా అభిగందామి దివే ంతరిక్షాయ పృథివ్యే సింహతాక పితృషతనోజపాసిమజాస్మద్వేషోజారాజేణాగం సదనమస్మగ్స్తానాంతరిక్షం ప్రణమృథివేంద్రియం భర్జితానస్వామారుతో వినోదు మిత్రవర్ణజోద్భువేణ ధర్మణా బ్రహ్మవనింద్రవనిగం సుప్రజావనిగం రాజస్వాజవనిం పర్యోహామి బ్రహ్మదృగం హక్షత్రం దృగం ప్రజాంద్రగం హరాజస్వాహంద్రగం హృదయ్యాృథివీ ఆపృణామింద్రస్వసదోసి విశ్వజనస్ ఛాయాగర్వషాగిరమాభవంతు విశ్వతో విద్ధాయుమను విద్ధో దుష్టా భవంతు దుష్టయనింద్రస్యోరసేంద్రస్యధ్రువమశ్చైంద్రమసేంద్రాయ రక్షోహణో వలగహనో వైష్ణవాన్ ఖనామేదమహంతం వలగముద్వపామిజన్న సమానోజమసమానో నిజఖానేతమే నమధరం కరోమి జోనః సమానోజమసమానో రాధేయతి గాజత్రేణ ఛందసావబాఢోమత్ర భద్రం తందౌ సహ విరాడతి తపప్న సంరాడతి భ్రాతృజ స్వరాడస్కభిమాది విశ్వారాడసి విశ్వాసాన్నాష్ట్రాణాగం హంతారక్షోహణోమనగహనోక్షాణి వైష్ణవాన్ రక్షోహణోవనగహనోపనయామి వైష్ణవాన్ జపవసి జపజాస్మద్వైష్ణవజారాధే రక్షోహణోవనగహనో వస్తృణామి వైష్ణవాన్ రక్షోహణోవనగహనోమి వైష్ణవాన్ రక్షోహణోవలగహనోపదధామి వైష్ణవే రక్షోహణోవలగహనోపరిజోహామి వైష్ణవే రక్షోహణోవలగహనోపరిస్తృణామి వైష్ణవే రక్షోహణోవలగహనౌ వైష్ణవే బృహన్నసిగ్రావాహీంద్రాయ వాచం వద విభోరసి ప్రవాహనో బంధరసి హౌజవాహన స్వాత్రోసి ప్రచేదాస్తుథోసి విశ్వమేదా కుషిగసి కవిరంఘారిరసి బంభారిరవస్యురసి దుభస్వాన్ శుంఠోరసి మార్జానేరస్ సమ్రాటసి కృశానః పరిషద్యోసి పవమాన ప్రథక్వాసి నభస్వాన సంవృష్టోసి హౌజసోదరిథామాసి సువజ్యోతిర్బ్రహ్మజ్యోతిరసి సువద్భామాజోస్వేకపాదహిరసి బుధ్మిజోర ్రేణాణీకేణ వాహిమాగ్నేమాగుంసీంసామగ్రద్భ్యాభ్యాగృతేభ్యపులుయం దాసి బలోభగ్రస్వాహాషాణో అప్సురాజ్య వేదస్వాహాయన్నో అగ్నిర్వరిమకృణోయం రథ పురజయప్రభిందన్ అయగుం శత్రోజయతు దర్హృషాణోయం వాచం జయతు వాచసాదౌ గురు విష్ణో విక్రమ స్వరుక్షయాజన కృతి ఘతం ఘతయో మేభ ప్రజ్ఞపతింది సోమోజిగాజిగా విద్యమానామేతిష్కృతమృతమదిత్యాశ్వదోశ్యాస్తాశీరైషవోదేవసవిధ సోమస్తగం రక్షద్భ్రహ్మావోదే తత్వం సోమదేవో దేవానుపాగా ఇదమహం మనుష్య మనుష్యాన్ సహ ప్రజలా సహ రాజస్పోషేణ నమో దేవేభ్య స్వధా పితృభ్యమహం నిర్వరుణస్య పాశాత్ సువరభివిక్షేషం వైశ్వానరంజ్యోతిరగ్నే వ్రతపతే త్వం వ్రతానా వ్రతపతిరసిజా మమ తనోస్త్వయ్య భూరియగం సామయిజాతపతనోర్మయ్య భూదేశా సాత్వతి యథా యథన్నౌ వ్రతపతే వ్రతినోర్వ్రతాణి అత్యన్యానగాన్నాన్యానుపాగామర్వాపరైరవిదం పరోపరేస్తంపాజుషేణైష్ణవందేవజ్రాజేదేవస్వాసవితామధ్వానక్వోషేత్రాజస్వైనగ్యుస్వజితేమైనగంభిగంసేర్భ్యవమగ్రేణమాలే క్షీరంతరిక్షం మధ్యమాజిగం సేః పృథివ్యాసంభవ వనస్పదే శతపరిశో విరోహ సహస్రపరిశా విభజగం గృహే భయం పాజగ్ఞస్వధి తిష్టేతి జాన ప్రణినాయ మహతే సౌభగాయాచ్ఛిన్నారాయ సువీర పృథివ్యై త్వాంతరిక్షాయ త్వాదివే త్వా సుంధతాం లోక పితృపదనోజవోసి జమజాస్మద్వేషోజవజాతేణాగం సదనమసి స్వాభేషోస్గ్రే గానే తృణాం వనస్పతిరసి త్వాస్యతిపస్య విత్వాద్దేవస్వాసమిధామధ్వానక్రుసుమిత్వనాధ్యస్వౌషేధ్యబుద్ధిమగ్రస్తానాంతరిక్షం వృణపృథివే ఉపరేణరిగం హతే అత్రహతదరుగాజస్ విష్ణా పరమం పదమవభాతి భూరే విష్ణా కర్మాణి పశ్యతో పదాని పశ్వసే ఇంద్రశ్రయుజ్యస్తాష్మా పరమం పదగం సదా పశ్యంది సూరయ దివేవచక్షురాదనం బ్రహ్మవనిందాక్షత్రమనికం సుప్రజావనికం రాజస్వాషమణిం పరిజోహామి బ్రహ్మదృగంహక్షత్రం దృగంహరాజాగంహరాజస్వాషం దృగంహరేరసిమనిద్వాదైవేర్విశోహ్యయం తాం పరేమగం రాజస్వాషాయమానం మనుష్యా అంతరిక్షస్య త్వాసానామవగోహామి ఇషేవేరస్వేవాన్నేవేర్విశ్రాగుర్వన్నేషజోృహస్పదేధానజావసో నిహవ్యాదేస్పదం దేవత్వశ్చర్మసురన్వరేమేరమధ్వమగ్నేర్జనిర్గమశిభృణోస్తమురవశ్యాయుసి పురోరవాఘృతేథాంగాయ్రంఛందో న ప్రజాయస్వత్రైష్ంజాగ్రంఛందో న ప్రజాయస్వతన్నస్తమనసౌ సమాగసావరేపసౌ మా యజ్ఞకం హృగం శిష్టం మా యజ్ఞపదిం జాతవేదసౌ శివౌ భవతమద్యన అగ్నావగ్నిశ్చరతి ప్రవిష్ట ఋషీణాం పుత్రో అధియాజదేశ స్వాహాకృత్య బ్రహ్మణా తేజోమిమా దేవానాం మిథుయాగర్భాగధేయం ఆదరస్కత్వాదేవః విశ్వాసేనారభేధర్షామానుషాణద్భస్వౌషధేభ్యః ప్రోక్షామ్యవాం పేరులసి స్వాత్తం చిత్సదేవమిం భవ్యమాపో దేవే స్వదతైనగుం సందే ప్రాణో వాజునా గచ్చతాగుం సంయజప్తైరంగాని సంయజ్ఞపతి రాశిషా హృదయనాక్తౌ వసుంద్రాయే ధాగుం రేవతే యజ్ఞపతిం బృహథాపి సకోరో అంతరిక్ష ృష్మనాయమస్తనువాభవర్షేజోమర్షేజసి నమస్తానర్వాతస్య కుల్యామనస ప్రజజాసహరాజస్పోషేణాపో దేవే శుద్ధాయువ శుద్ధాయోజం దేవాగుం భూర్భగం శుద్ధా వయం పరివిష్టా పరివేష్టారో భూయాస్మా వాక్త ఆప్యాయతాం ప్రాణస్థ ఆప్యాయతాం చక్షుస్థ ఆప్యాయత విశ్రోత్రంధ ఆప్యాయతాం యాదే ప్రాణాన్ శుజ్జగామజా చక్షుర్జాశ్రోత్రంగిత్తే క్రూరణ్యదాస్థితం తత్త ఆప్యాయతాం తత్తదేతేన శుంధతాన్నాభిస్థ ఆప్యాయతాం రాజస్థ ఆప్యాయతాం శుద్ధాశ్చరిత్రాశ్రమద్భ్యశ్రమోషధేభ్య ృే సమోషధేత్రాజస్వై నగ్స్వతిమైనగం హృగం శ్రే రక్షసాం భాగో శేదమహగం రక్షోధమంతమోనజామిజోస్మాన్ వేత్రియం చ భయం రక్ష్మమంతమో నజామీషేద్వాసుతే నద్యావా పృథివే ప్రోన్వా సామచ్చిన్నోరాయ సువీర పూర్వంతరిక్షమన్విహి మాయోవేహి స్తోకానాగస్వాహోర్ధన భగం మారుతం గచ్చతం సం దే మనసా మనస్సం ప్రాణేన ప్రాణోజుష్టం దేవేభ్యోహవిజం హృతవత్స్వాహైంద్ర ప్రాణో అంగే అంగే నిదేభ్యరైంద్రో ప్రాణో అంగే అంగే విపోభవద్దేవత్వష్టర్భూరి దేశకం సమే దృషరూపాయత్సలక్ష్మాణో భవసలేవత్రాయం తమవసే సఖాయోను మాతా పితరో మదం కుశ్రేణస్యగ్నిస్వాహశ్రేణాత్వాపస్తమరి ోష్ణోరగ్రిష్యాపామోషే నాగం రోహిష్యే ఘతం ఘత పావాన పిబతవతాం పిబతాంతరిక్ష హవిరసి స్వాహాంతరిక్షాయ దిశ ప్రదిశ ఆదిశో విదిశ ఉద్దిశ స్వాహ దిభ్యో నమో దిభ్య సముద్రం గచ్చ స్వాహ అంతరిక్షం గచ్చ స్వాహ దేవగం సవితారం గచ్చ స్వాహ హోరాత్రే గచ్చ స్వాహ మిత్రావరుణౌ గచ్చ స్వాహ సోమం గచ్చ స్వాహ యజ్ఞం గచ్చ స్వాహ చందాగంసి గచ్చ స్వాహ ద్యావా పృథివే గచ్చ స్వాహ నభో దివ్యం గచ్చ స్వాహ అగ్నిం వైశ్వానరం గచ్చ స్వాహ ద్యస్వౌషధేభ్యో మనోమేహాద్రి గచ్చ తనూన్ వచం పుత్రం నప్తారమసే యశుగసితమధిశోషయోస్మాం వేక్షియం చ వయం విష్మోధాంనో రాజన్యతో వరుణనోమం చ గదాపో అగ్నిదా వరుణే దిశపామహే తతో వరుణనోమం చ హవిష్మదేరిమా ఆపో హవిష్మాన్ దేవో అధ్వరో హవిష్మాగుం నా విభాసతి హవిష్మాగుం అస్తు సూర్యః అగ్నేరుపోపన్నగ్రహస్య సదసి సాదజామి సుమ్నాయ సుమ్నే సుమ్నేమాధత్తేంద్రాగేస్థమిత్రవరుణజోర్భాగేస్థ విశ్వేషాం దేవానా సూర్యాయోర్ధమిమధ్వరం గృధే దేవేషోత్రాయోమరాజన్యేష్యవరోహమాభేర్మాసం వ్యక్షామాద్వాహిగంశం ప్రజాస్వముపావరోహ ప్రజాస్వాముపావరోహం దృష్ణోత్రగ్నిస్తమిధాహవం మే శృణ్వంతాపోషణా దేవే శృణోదగ్రావాణో విదుషో ను యజ్ఞం శృణోదు దేవస్థితాహవం మే దేవేనాపో అపాన్నపాద్యభూర్మిలహభిష్టజం ద్విజావాన్మయంతమస్తం దేవేభ్యో దేహప్రాధత్త శుక్రజం శుక్రవేభ్యో దేవసాం భాగస్థ స్వాహాకారిషిరస్య పాపాం వృద్ధకం సముద్రస్య మోక్షిత్యా ఉన్నదే యమగ్నవృత్సుమద్యమాభో వాజుయంజునాశస్వదీషః త్వమగ్నే రుద్రో అసురో మహో దివస్త్వగం సర్ధో మారుతం వృక్షజేషిషే త్వం వాజేరరుణేర్యాశిషం గజస్త్వం భూషావి సతః పాశినుత్మనా ఆభో రాజానవద్భరస్య రుద్రగం హోతారగం సత్యగజగం రోదస్యో అగ్నిం పురాతన యజ్ఞోషిద్ధాధిరణ్యరోపమవశేషణధ్వం అగ్నిర్హోదానిషసా జాజేజానుపస్థయ మాతుసురభావలోకే దివాగమి పురునిష్ఠరుతావాధత్తాకృష్ణేనాముదమధ్య విద్ధః సాధ్వేమగర్దేమవీతిన్నో అద్య యజ్ఞస్య జిహ్వామపితామగుహ్యా ఆయురాగాసురభిర్మసా నో భద్రామగర్దేవూతిన్నో అద్య అగ్రం దదగ్నిశ్రమయన్ నిపద్యో క్షామారేరిహద్వీరుధస్తమంజన్ సద్యోజ్ఞానోభిర్థో అక్షదారోదసే భానునాభాత్యంతేవసో నిపుర్మణేకహోదోషావస్థోరేరిజ్ఞిజాసహ క్షామేవ విశ్వా భువనానియస్మిన్ సగం సౌభగాని గతిరే పావకే తుభ్యంతా అంగిరస్తమ విశ్వాః సుక్షితయః పృథక్ అగ్నే కామాయ దేమిరే అశ్యామదం కామమగ్నే దవోత్యశ్యామ రజగం రజివ సువీరం అశ్యామవాజమభివాజయంతో శ్యామద్యుమ్నమజ రాజరం తే శ్రేష్టభారతమంతమాభర అసో పురస్పృహకం రజం సస్మితనస్తన్యతోరోచనస్థ అజరేభర్నానద్భిష్ట పాపక పురుతమ పురోణి వృషోన్యగ్నిరముజాది పర్వన్ ఆయుష్టే విశ్వతో దధదయమగ్నిర్వరేణ్య పునస్తే ప్రాణ ఆయతి పరాలక్ష్మగం సువామితే ఆలుబ్ధా అగ్నే హమిషోజుషాణో భిద ప్రతీకో భిదజో నిరేధి భిదం వేత్వామధుచారుగవ్యం విదేమ పుత్రమభిరక్షతాధిమం తస్మైతే ప్రతిహర్యతే జాతవేదో వితర్షణే అగ్నే జనామి సుష్కృతిం జివస్పరి ప్రథమం జగ్నే అగ్నిరస్మద్వితేజం పరిజాతవేదా త్రిలమక్షణ అజస్రమింధానరేణంజలత స్వాధీ శిష్యపాపకమంజోగ్నే బృహద్విరోచసే సంఘృతేభిరాహుత ధృషానో రుక్మపుర్వ్యాద్యోద్భుర్మర్షమాయుశ్రియేణ అగ్నిరమృతో అభవద్వజోర్గదేణంజౌరదనయత్సురేతా ఆయ దిశే నృపతి ఆనక్షుతిరేతో నిషిక్తంజౌరభీకే అగ్నిశబ్దమనవద్యువానగ్నిస్వాధిజం జనయత్సూదయచ్చ సదేజేకసామనసాత్వోదపుత శిక్షస్వ పద్యస్య శిక్షో అగ్నే రాజో నృతమస్య ప్రభూతౌ భోజామదే సుష్ృతయస్కవస్వ అగ్నే సహంతమాభరద్యుమ్నస్య ప్రాసహారజం యశ్రాజశ్చర్షణేరభ్యాసావాచేషు సాసహత్ తమగ్నే మృతనాసహకం రజగం సహస్ర ఆభర త్వగం హి సత్యో అద్భుతో జాతావాజస్య గోమత వృక్షాన్నాయ వశాన్నాయ సోమపృష్టాయ మేధసే స్తోమేర్విధనాగ్నజే మద్మాహి సోమో అస్యద్వసద్వా చక్రే అగ్నిర్జరుషాజ్మాన్నం సప్వన్నవోర్జసన ఓర్జన్ ధారాజే వజైరవృగేక్షేష్యంతః అగ్నహాయోగం శివవస ఆశువోర్ధమిషంచన నారే బాధస్వదిక్షునా అగ్నేపవస్వస్వప అస్మే వర్జస్సువీర్యం దధత్పోషకం రజిం మయే అగ్నేపావక రోచిషామంద్రజా దేవ జిహ్వజా ఆగేవానివక్షయక్షి చ సనః పావకదే దివోగ్నే దేవాగం ఇహావహ ఉపయజ్ఞకం హవిశ్చన అగ్నిశుచమ్రతమశ్రుచిర్ప్రశ్రుచిర్కవిషద ఆహుత ఉదగ్నేశుచస్తవ శుక్రాభ్రాజం దీరతే తవ జ్యోతిగశ్యచ్చయః ఓ